పాదం వారి యుగం బంది పదినోరు తమసం వెండ బంది పదినోరు తమసం వెండ చింది కీళ దూరు సందేహం చింది కీళ దూరు సందేహం పంక్తి కండలింగల్ పంక్తి కండ నిల్ తమ్మి విచారించా ఎందుకుండు ధిక్కార మలయు చిత్రమకోనము Yeah.